59 సమష్టి సుఖదుఃఖాలు. ప్రశ్నకు వృద్ధమనే స్వర, సామాన్యంగా పెద్దవాళ్లు ఎవడి పుణ్యం వారిదే ఎవడి పాపం వాడిదే అంటారుగదా. పుణ్యం చేస్తే సుఖం వస్తుందని, పాపం చేస్తే దుఃఖం వస్తుందని అంటారుగదా. కాని కరువు కాటకాలు మొదలైనవి వచ్చినప్పుడు దేశంలో అందరికీ ఒకేసారి ఒకే రకమైన దుఃఖం వచ్చి మీద పడుతోంది గదా. ఇది జరగాలంటే ఇన్ని లక్షల మంది కూడా పూర్వం ఎప్పుడో ఒకప్పుడు ఒకే సమయంలో ఒకే ఆయుసర్వ్ 112 రకమైన పాపం చేశారని చెప్పాలిగదా. ఇది అసంభవమైన విషయంగా కనిపిస్తోంది. మరి వీరందరికీ ఒకేసారి ఒకే దుఃఖం రావడానికి కారణం ఏముంది? వృద్ధముని నా ప్రశ్న విని నావంక విచిత్రంగా చూసి ఓ ఎదురు ప్రశ్న వేశాడు. ఎదురు ప్రశ్న, నాయనా, నీకు సదసద్ వివేకం గల అంతఃకరణం ఉంది గనుక దాని సహాయంతో ఈ దృశ్యమాన ప్రపంచ సన్నివేశాలకు వెనకాల ఉన్న కారణమేమిటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. మంచిదే, కాని ఆ అంతఃకరణాన్ని దేని సహాయంతో తెలుసుకుంటున్నావు? ఈ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియక నేను అయోమయంగా చూశాను. ఆయన ఒక క్షణం ఆగి మళ్లీ ఇలా అన్నాడు. వృద్ధముని, నాయనా, బాగా గుర్తు తెచ్చుకో. మౌలికంగా నువ్వు ఎవడివో, ఎక్కడివాడివా, ఇక్కడికి ఎందుకొచ్చావో, ఈ దృశ్యమేమిటో, ఇందులో ఉన్న సారమేమిటో అన్నీ గుర్తు చేసుకో. బాబూ, ఏమీ గుర్తురావడం లేదా? ఇదంతా ఒక స్వప్నమే అనే మాట నీకు గుర్తురావడం లేదా? నువ్వు ఒక స్వప్న జీవివే, నేను ఒక స్వప్న జీవినే. ఇది నీకు అర్థం కావడం లేదా? ఈ దృశ్యం అంతా సరిగ్గా చూడు. ఇది చిన్మాత్ర తత్వం యొక్క విస్తారం మాత్రమే. చిన్మాత్ర యొక్క లక్షణం విచిత్రమైనది. ఆ చిన్మాత్ర తత్వం ఎక్కడ ఏది ఉందనుకుంటే అక్కడ అది ఉంటుంది. అందుకనే సకారణత్వ కలనా సర్వమస్య సకారణం, అకారణత్వ కలనాత్ అస్య సర్వమకారణం. నీ డొట్ ఉడొట్స 149 17 అది ఈ దృశ్య వస్తువులన్నిటికీ కారణం ఉందనుకుంటే ఉంటుంది, లేదనుకుంటే కారణమే ఉండదు. మనం ఇప్పుడు భావించే సమష్టి వ్యష్టి భావన కూడా ఆ చిన్మాత్రం మీదే ఆధారపడి ఉంది. ఎలాగంటే మనమంతా కలిసి ఒకానొకడి స్వప్నలోకంలో జీవిస్తున్న జీవులం. కనుక వాడు మనకు విరాట్ పురుషుడు. వాడి స్వంత దృష్టిలో వాడు విరాట్ పురుషుడు కాదు, అది మనం మన దృష్టితో చేస్తున్న కల్పన. వాడి దృష్టిలో వాడు వ్యష్టి పురుషుడే. కాగా ఒక్కొక్క వ్యష్టి పురుషుడు ఒకానొక జీవ బృందానికి విరాట్ పురుషుడవుతున్నాడు. ఈ విరాట్ పురుషుడి మనస్సులో కలిగే సంకల్పాలను బట్టి తత్ఫలితంగా వాడి నాడులలో కలిగే ధాతు రస సంచార భేదాలను బట్టి వాడి లోపల ఉండే జీవ బృందానికి వ్యష్టిగా గాని సమష్టిగా గాని సుఖదుఃఖాలు వచ్చి పడుతున్నాయి. నువ్వు చెప్పిన కరువు కాటకాది సన్నివేశాలకు కారణాలు ఆ విరాట్ పురుషుడి నాడులలోని ధాతువుల కల్లోలాలే. కనుక స్వప్నమయమైన ఈ ప్రపంచంలో ఉండే కుండలు మొదలైన పదార్థాల వెనుక మట్టి ముద్ద వంటి కారణాలు ఉన్నట్టు కనిపిస్తున్న ఈ ప్రపంచం మొత్తాన్ని కలిపి చూస్తున్నప్పుడు దీని వెనకాల సరియైన కారణం కనిపించదు. కారణం లేకుండా పుట్టే పదార్థాన్ని సత్య పదార్థంగా అంగీకరించడానికి వీలులేదు. కనుక ఉన్నది చిన్మాత్ర పరబ్రహ్మమే గాని జగత్తుగాదు. స్వప్న ప్రపంచం వరకు ఇది సులభంగానే అర్థమవుతుంది. జాగ్రత్ ప్రపంచం దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు చెప్పిన యుక్తి సరిపోదేమో అనిపిస్తూ ఉంటుంది. కాని విచారించి చూస్తే స్వప్నాన్ని అనుభవించే విధానము జాగ్రత్తును అనుభవించే విధానము రెండూ ఒకటే. దీనిని బట్టి అవి రెండు జన్మించే విధానాలు కూడా ఒకటే అని బ్రహ్మవేత్తలు గ్రహించారు. దానిని బట్టి జాగ్రత్ ప్రపంచం కూడా అద్వితీయ పరబ్రహ్మమయమేనని వారు నిశ్చయించారు. ఆయసర్వ్ 113 ముని, కారణం సత్యమైతే కార్యము సత్యమే కావాలి. మట్టి ముద్ద ఒక సత్యం, కుండ మరో సత్యం, అలాగే పరబ్రహ్మ ఒక సత్యం, జగత్తు మరో సత్యం కావాలి. అప్పుడు బ్రహ్మ అద్వితీయమని మీరెందుకు అంటున్నారు? వృద్ధముని, జగత్తు కూడా సత్యమే అనడానికి మట్టి ముద్ద కుండ ఉదాహరణ చెప్పావు, బాగానే ఉంది. మరి ఈ జగత్తులో ప్రతి పదార్థానికి ఒక కారణం ఉండాలిగదా. మరి ఆకాశానికి కారణం ఏమిటి? అక్కడ ఏ కారణమూ దొరకటం లేదు. కారణం లేకుండా వచ్చింది గనుక ఆకాశం, చోటు, స్పేస్ అసత్యమని చెప్పాలి. ఆకాశమే అసత్యమైతే దానిలో ఉండే పృథివ్యాధి పదార్థాలు సత్యమెలా అవుతాయి? కనుక నువ్వు చెప్పిన యుక్తి కుదరదు. అందువల్ల బ్రహ్మ ఒక్కటే సత్యం, అది అద్వితీయం. ముని, అయితే ఈ ప్రపంచ పదార్థాలన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి? ఆ వృద్ధముని భ్రాంతి వల్ల. భ్రాంతి స్థిరపడ్డ కొద్దీ ఆ పదార్థాలన్నీ స్థూల పదార్థాలనే అనుభూతి కలుగుతూ ఉంటుంది. భ్రాంతి మొదట్లో ఎలా ప్రారంభమైందో అలాగే సాగిపోతూ ఉంటుంది. సామాన్యంగా హిరణ్యగర్భుడి మొదటి భ్రాంతి ఏ సంకల్పాలు చేసిందో అవి ఇప్పటికీ అలాగే సాగిపోతూ ఉంటాయి. ఎప్పుడో చాలా విశేష సందర్భాలలో తప్ప వాటిలో మార్పు ఉండదు. అలాంటి హిరణ్యగర్భ సంకల్ప ఫలంగానే ఒకప్పుడు కొన్ని లక్షల మంది కలిసి ఒకే రకమైన పాపపుణ్యాలను చేయనువచ్చు, తత్ఫలితంగా ఒకే రకమైన సుఖదుహకాలను పొందనువచ్చు. వీటన్నిటినీ బట్టి నువ్వు గ్రహించవలసినదేమిటంటే ఈ ప్రపంచం మొత్తం అసత్యమని, ఒక్క పరబ్రహ్మ సత్యమని మాత్రమే. సా 149. మునీక్ నాయన బోయవాడా, ఆ విధంగా అతిథిగా వచ్చిన ఆ వృద్ధముని నాకు రకరకాలుగా తత్వబోధ చేసేసరికి నాకు పరిపూర్ణంగా తత్వజ్ఞానం కలిగింది. అప్పటినుంచి నేను మళ్లీ మునిగా మారిపోయాను. ఆ వృద్ధముని నామీద దయతో నా వద్దే ఉండిపోయాడు. ఇదిగో ఈ ప్రక్క గదిలో పడుకున్నది ఆయనే. చూడు,